ప్రమాణముల గురించి ఎలా తెలుసుకుందాం? పుస్తకం 9వ భాగం. క్రీస్తు శకము 1811లో యావగాడ్రో అనే ఇటలీ భౌతిక శాస్త్రవేత్త ఘనపరిమాణాల నిష్పత్తులను కలిపే నియమాన్ని వివరించాలని నిర్ణయించుకున్నాడు. ఒకే ఘనపరిమాణం గల రకరకాల వాయువులు ఒకే సంఖ్య గల కణాలతో ఏర్పడితే ఈ నియమాన్ని వివరించాలనుకున్నాడు. ఈ కణాలు స్వతంత్ర పరమాణువులు అవ్వచ్చు లేదా పరమాణువుల కలయికతో ఏర్పడిన అణువులు అవ్వచ్చు. దీనినే మనం యావగాడ్రో నియమం అని అంటాం. ఈ సిద్ధాంతమే గనక నిజమైతే 2 వంతుల ఘనపరిమాణాల హైడ్రోజన్ 1 వంతు ఘనపరిమాణం గల ఆక్సిజన్తో కలిసిందంటే ఒక నీటి అణువును ఏర్పరచడానికి 2 హైడ్రోజన్ పరమాణువులు 1 ఆక్సిజన్ పరమాణువుతో కలుస్తాయన్నమాట. అంతేగాని డాల్టన్ అభిప్రాయపడినట్టు 1 హైడ్రోజన్ పరమాణువు 1 ఆక్సిజన్ పరమాణువుతో మాత్రం కలవదు. అయినప్పటికీ నీటిని ఏర్పరచడానికి ఉపయోగించే ఆక్సిజన్ బరువు హైడ్రోజన్ బరువు కంటే 8 రెట్లు ఎక్కువ ఉంది. అంటే దీని ప్రకారం నీటి అణువులోని ఆక్సిజన్ పరమాణు భారం 2 హైడ్రోజన్ పరమాణువుల భారానికి 8 రెట్లు ఉంటుంది. అంటే ఆక్సిజన్ పరమాణు భారం 1 హైడ్రోజన్ పరమాణు భారానికి 16 రెట్లు ఉంటుంది. హైడ్రోజన్ బరువుని 1 అని అనుకుంటే ఆక్సిజన్ బరువు ఖచ్చితంగా 16 అయి ఉండాలి. నీటి అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయని రసాయన శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు. కానీ ఇంచుమించు ఎవ్వరూ కూడా యావగాడ్రో నియమాల మీద దృష్టి సారించలేదు. సుమారు 50 సంవత్సరాలు బహుళ నిష్పత్తులు అంటే ఏమిటని రసాయనిక శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోయారు. క్రీస్తు శకం 1810 వచ్చేసరికి చాలామంది రసాయన శాస్త్రజ్ఞులు మూలకాలు మరియు పరమాణువుల గురించి మాట్లాడుకునేవారు. మూలకాలు మరియు అణువుల పేర్లు పెద్దగా ఉండటంతో ఏదైనా సంక్షిప్త పద్ధతిలో సూచించాలని అభిప్రాయపడ్డారు. నీటి అణువులో ఏ పరమాణువులు ఉన్నాయని ఎప్పుడైనా మాట్లాడాలంటే 2 హైడ్రోజన్ పరమాణువులు మరియు 1 ఆక్సిజన్ పరమాణువు కలిసి 1 నీటి అణువును ఏర్పరుస్తాయి అని చెప్పాలంటే ఇబ్బందిగా ఉండేది. పరమాణువులను సూచించడానికి డాల్టన్ చిన్న చిన్న వృత్తాలను ఉపయోగించేవాడు. వేర్వేరు మూలకాల పరమాణువులను వేర్వేరు వృత్తాల ద్వారా సూచించాడు. 1 మూలకాన్ని 1 ఖాళీ వృత్తం చేత, ఇంకొకటి పూర్తిగా నలుపు వృత్తం, ఇంకొకటి 1 వృత్తం దానిలో 1 చుక్క, ఇలా రకరకాల అమరికలు ఉపయోగించి డాల్టన్ పరమాణువులను సూచించాడు. కాంపౌండ్స్లో రకరకాల పరమాణువులు ఎలా కలుస్తాయి అనే దానికి రకరకాల వృత్తాలను 1 దగ్గర పెట్టేవాడు. ఇది 1 సంకేతంలా ఉండేది. కానీ ఈ పద్ధతిలో ఎక్కువ మూలకాలు కానీ ఎక్కువ కాంపౌండ్స్ను కానీ సూచించాలంటే చాలా కష్టం అయ్యేది. క్రీస్తు శకము 1813లో బెర్జీలియస్ అనే స్వీడన్ రసాయన శాస్త్రజ్ఞుడికి 1 మంచి ఆలోచన వచ్చింది. ప్రతి మూలకాన్ని లాటిన్ భాషలో వాటి పేరులోని మొదటి అక్షరంతో సూచించవచ్చు అని ఆలోచించాడు. 2 మూలకాలు ఒకే అక్షరంతో ప్రారంభమైతే 2వ అక్షరాన్ని కూడా ఉపయోగించేవాడు. ఈ అక్షరాలే మూలకాలకు మరియు మూలకం యొక్క పరమాణువుకి రసాయనిక గుర్తులుగా మిగిలాయి. ఇలా అయితే ఆక్సిజన్ని ఓ చేత, నైట్రోజన్ని ణ్, కార్బన్ని ఇచ్, హైడ్రోజన్ని ని, చోరిస్ని చ్, సల్ఫర్ ష్, ఫాన్సర్ని ఎఫ్, ఇలా ప్రతి మూలకాన్ని సూచించవచ్చు. కానీ ఇంగ్లీష్ భాషలోని పేర్లతో లాటిన్ భాషలోని పేర్లను పోలిస్తే ఇవి వేర్వేరుగా ఉన్నప్పుడే ఈ రసాయనిక గుర్తు సులభంగా అర్థం అయ్యేది కాదు. ఉదాహరణకి బంగారాన్ని లాటిన్ భాషలో ఆరం అని అంటారు. కాబట్టి దీనికి రసాయనిక గుర్తు ఆవు. రకరకాల పదార్థాల అణువులను బెర్జీలియస్ పద్ధతి ఉపయోగించి చాలా సులువుగా రాయవచ్చు.